178 హానివృద్ధి వివర్జిత సం ధా హానివృద్ధి వివర్జిత అవయవోపచేరుపా వృద్ధ్యః తదపచేగుపా హానిః అతాభ్యాం వర్జిత న శంకర గ్రంథ రత్నావళి కర్మణ వర్ధతే నో కనియాన్ ఇతి శ్రుతేః అపలక్షణం షడ్భావనికారాణం శరీరధర్మ జ్వేన కర్మ నిమిత్తత్వాదీశ్వరే తదభావేన నిర్వికా నేత్యర్థః ఓం హానివృద్ధి వివర్జితాయే నమః. ఆం వి అవయవోపచయము అవయవములు పెరుగుట వృద్ధి ఎనబడును. అవయవాపచయము వయనములు కుసించిపోవుట హాని ఎనబడును. అపచయాపచయములు వృద్ధి క్షయములు రెండును లేనిదిగాన శ్రీ మహాభట్టారిక హాని వృద్ధి విసర్జితాయని స్తోతవ్యురాలగుచున్నది. న కర్మణ వర్ధతే నో కనియాన్ కర్మచేత వృద్ధి పొందునది కాదు క్షేము నొందునది కాదు అని శృతి చెప్పుచున్నందున సచ్చిదానంద స్వరూపిణి అయిన పరమేశ్వరికి ఉపచయ అపచయాదులు లేవని తెలియచున్నది. ఇది యుపలక్షణము. షడ్భావ వికారములు శరీరధర్మములు కర్మనిమిత్తకములు అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతుండుట పుట్టుట వృద్ధి చెందుట పరిణమించుట అపవ్య ఇవి షడ్భావ వికారములు. ఈ ఆరు వికారములు కర్మ వలన కలుగును. వీటికి కర్మహేతువు కొట్ ఈశ్వరాభిన్నయగు పరమేశ్వరి యందు కర్మ లేకపోవుట వలన ఆ తల్లి శరీరధర్మములైన షడ్భాన వికారములు నిర్వికార స్వరూపిణి ఎని భావము. మగుట నశించుట లేని శ్లోక్ 1 హయంగవిన హృదయ హరిగోపర్ణాంస్ కాలకారాఖ్య లతా పూజ్యాలయ స్థిత్యుద్భవేశ్వరి 38-36 268 లలితా త్రిశతీ భాష్యం.